అథర్వణ వేదాంతర్గత 18 మహావాక్యోపనిషత్ అధ్యయన పుష్పము. ఒక సందర్భములో కొందరు మునులు, దేవతలు, బ్రహ్మమానస పుత్రులగు సనత్కుమారుడు, సనత్సుజాతుడు, సనకుడు, సనందనుడు మొదలైనవారు ప్రజాపతి అగు బ్రహ్మదేవుని దర్శనం చేసుకున్నారు. దేవతలు మొదలైనవారు, హే పితామహ, సృష్టికర్త బ్రహ్మదేవ, జీవించాలి అనే అభిమానముగల జీవులు బ్రాహ్మీదృష్టి పొందే సులువైన సాధనామార్గమును, జ్ఞానమును బోధించవలసినదిగా కోరుతూ మిమ్ములను శరణు వేడుచున్నాము. భగవంతుడగు బ్రహ్మ బిడ్డలారా, ఇప్పుడు మనము అపరోక్షానుభవమునకు సంబంధించిన ఉపనిషత్ ప్రబోధము గురించి వ్యాఖ్యానించుకుందాము. 1. ఇంద్రియములకు ప్రత్యక్షముగా అనుభవముగుచూ ఉంటే అది ప్రత్యక్షానుభవము. ఆత్మయో ఇంద్రియములకు విషయము కాదు, ఇంద్రియములకే ఆధారమగుచు వాటిని వెలిగించినది. కనుక ఆత్మ ప్రత్యక్షానుభవము కాదు, ఇంద్రియములకు విషయమై కనబడేది, వినబడేది కాదు. 2. ఆత్మ జీవునకు పరోక్షమైనది కాదు, ఇంద్రియములకు దేహమునకు జీవునకు వేరుగా ఎక్కడో ఉండి ఎప్పటికో ఎచ్చటనో లాభించేదైతే పరోక్షానుభవము. ఆత్మయో ఇంద్రియములకే జన్మప్రేరణ స్థానమయ్యున్న ఆత్మ ఈ జీవునికి వేరుగా ఎక్కడో లేదు, అన్యము కాదు, కాబట్టి పరోక్షానుభవము కాదు. ఇప్పటికే సిద్ధించి వెన్నంటి ఉన్నట్టిది పరోక్షము ఎట్లా అవుతుంది? 3. ప్రత్యక్షము కానిది, పరోక్షము కానిది, అపరోక్షము. ఆత్మ ప్రత్యక్షము, పరోక్షము కాదు, కాబట్టి అపరోక్షానుభవము అయి ఉన్నది. ఇంద్రియములకు అవిషయము, అనుభవికి అనన్యము, కాబట్టి అపరోక్షము. ఆత్మ, వక్త, శ్రోతలు ఇరువురికి కూడా వర్తమానములోనే ఏమాత్రము అన్యమే కానట్టిది, కాబట్టి అపరోక్షము. అట్టి స్వస్వరూపాత్మ గురించిన జ్ఞానము రహస్యములలోకెల్లా అత్యంత రహస్యమై ఉన్నట్టిది. ఇది శ్రోత స్వాభావికమగు తన స్వస్వరూపము గురించి తానే ఎరగటము అయి ఉన్నట్టిది. అందుచేత ఎవరి దృష్టి ప్రాకృతమైన, ప్రకృతి సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, బాహ్య సంబంధమైన విషయ విశేషాలకు పరిమితమై సంకుచితత్వము వహించి ఉంటుందో అట్టి వారికి అపరోక్షమగు ఆత్మ గురించిన స్వాభావిక తత్వము బోధించటంచేత ప్రయోజనము ఉండదు. అట్టి శ్రోత పట్ల ఆత్మానుభవము సులభమై సిద్ధించదు. ఎవడైతే సత్వగుణ సంపన్నుడై రాజసిక తామసిక భావాలను అధిగమించినవాడే నామరూపగుణాత్మకమైన సమస్తమునకు ఆవలగల కేవల స్వస్వరూప సాక్షి యొక్క అనునిత్య దర్శనముచే అంతర్ముఖత్వము నందు అభిరుచి కలవాడే ఆత్మజ్ఞానాత్మ భావన యొక్క సముపార్జన కొరకే ఆచార్యులను సేవించు పరిశుశ్రూష స్వభావము గలవాడే ఉంటాడు. అట్టివానికి ఈ మహావాక్యోపనిషత్ యొక్క తాత్వికార్థము తప్పక ఉపదేశించబడుగాక, బోధించబడుగాక. మొట్టమొదట ఈ జీవుడు ఈ దృశ్యముతో మానసికంగా ఏర్పరచుకున్న సంబంధము స్వకీయ అజ్ఞానముచేత బంధముగా ఆగుచున్నదని గమనించి ఆపై అట్టి బంధము తొలగి ఆత్మానందమును సిద్ధించుకును ఆశయము పొంది ముముక్షువు ఆగుచున్నాడు. అట్టి ముముక్షువు 1. శమము, ఇంద్రియ నిగ్రహము. 2. సంతోషము, కలిగినదానితోనూ పొందినదానితోనూ తృప్తిని అభ్యాసముగా కలిగి ఉండటము. 3. విచారణ, నిత్యానిత్య వివేకము గురించిన ప్రయత్నము, శాస్త్ర గురువాక్య పరిశీలన. 4. సత్సంగము, అనబడు సాధన చతుష్టయమును ఆశ్రయిస్తున్నాడు. అట్టి ఉత్తమ ప్రయత్నముల ప్రయోజనముగా ఆత్మవిద్యకు అర్హుడగుచున్నాడు. సంస్కృతికి లేక సంసారమునకు అవిద్య కారణము, మోక్షమునకు విద్య కారణము. 2. వేర్వేరైన దృష్టులను విభాగించటమును తెలుసుకొని విజ్ఞానము లేక ఆత్మజ్ఞానము సహాయముతో వివేకి అయినవాడు అనాత్మదృష్టిని, సాకార పాంచభౌతిక ఖండాత్మక దృష్టిని క్రమంగా ఉపసంహారము చేసుకుంటున్నాడు, జయించివేస్తున్నాడు. దేవతలు, బ్రహ్మ మానసపుత్రులు, తండ్రి బ్రహ్మదేవ, అవిద్య అనగా ఏది? ఏ రూపముగా ఈ జీవుని పట్ల ప్రవర్తించటం జరుగుతోంది? బ్రహ్మదేవుడు, బిడ్డలారా వినండి, స్వస్వరూపమగు ఆత్మకు అన్యముగా అనిపించేదంతా అనాత్మగా చెప్పబడుతోంది. అనేకముగా కనిపిస్తున్న ఈ సమస్తము ఏకము అక్షరము అగు ఆత్మగా అనిపించటమే విద్య. బంధమోక్షములకు విద్యం విద్యలు రెండు కళ్ళు వేరైన దృష్టులు వంటివి. ఎందుకంటే దృష్టిని అనుసరించే బంధ మోక్షములు ఏర్పడినవై ఉంటున్నాయి. ఓ ప్రియజనులారా, మీరంతా ఆత్మతత్వ ధ్యానము కొరకే అనాత్మను ప్రక్కకు నెట్టి వేయండి. పదార్థ దృష్టిని అధిగమించి పరమార్థ దృష్టిని ఆశ్రయించండి. ఎవరు బ్రహ్మమును మాత్రమే సర్వత్రా దర్శిస్తారో అట్టివారు సంస్కృతిని సంబంధముచే ఏర్పడే బంధమును జయించి నిత్యముక్తత్వము సిద్ధించుకోగలరు. అవిద్య అనగా అవిద్యాలోకాంధ తమోదృక్, అవలోకనమే వే ఓఫ్ సీయింగ్, మూలమైన టీ లోకదృష్టి పరిమితత్వము అనే తమోధ్యాసే లేక కల్పితమైన అజ్ఞాన దృష్టియే అంధకారముతో సమానమైన అవిద్య. ఈ శారీరకమైన స్థితిగతుల అనుభవము బ్రహ్మ నుండి స్థావరము వరకు అనుభవమయ్యే ప్రపంచానుభవము ఏకమునందు అనేకానుభవం, ఇదంతా తమస్సు అజ్ఞానము చేతనే ఏర్పడుతోంది. అట్లాగే అనంతమగు సమస్త భౌతిక బ్రహ్మాండములు అనంతాఖిల అజాండభూతం సకల వేదముల నుండి సకామ కర్మరూపమగు లౌకిక లోక కర్మ వ్యవహారములు నిఖిల నిగమోదిత సకామకర్మోలోక, ఇవన్నీ కూడా తమో విశేషములే. ఆత్మకు లేని బంధము కల్పించి ఆపాదించబడుచున్నవే ఈ జీవుడు ఇంకా కూడా ఎట్టివాడు. ఈ జీవాత్మ ఆత్మతేజో ప్రకాశస్వరూపుడేగాని అంధకార స్వరూపుడు కాదు. ఆత్మ విద్యాసాగర స్వరూపుడు, అంతరాదిత్య స్వరూపుడు, అంతరంగాకాశంలో ప్రకాశించే స్వయం ప్రకాశ ఆదిత్యుడు, కేవలాత్మగా జ్యోతిర్మండల స్వరూపుడు, విద్యానంద స్వరూపుడు, గ్రాహ్యం నాపరం. ఈ జీవాత్మ పరమాత్మ నుండి వేరుపడి ఉండనే లేదు. పరమాత్మకు వేరైనవాడు ఏమాత్రము కాదు. బ్రహ్మమే సర్వజీవుల హృదయములలోనూ ప్రకాశించుచున్న ఆదిత్యుడు. అట్టి హంస ఆత్మ నేనే అయి ఉన్నాను, హంస సోహం అని సర్వదా సర్వత్రా జపము మననము ఆశ్రయించాలి. ప్రాణాపానాభ్యాం, ప్రాణ అపానములను ఒక ప్రదేశములో కుంభకం చేసి జీవాత్మ పరమాత్మల ఏకత్వము అనేకసార్లుగా ఉపాసించాలి. ప్రతిలోమ అవరోహణ క్రమము పైనుండి క్రిందికి, అనులోమ ఆరోహణ క్రమము క్రింది నుండి పైకి, యోగపరంగా సహస్రారం నుండి మూలాధారం వరకు ప్రతిలోమము ప్రతికూలముగా అనులోమము ఒకానొక క్రమమును అనుసరించటము. సో సహ నుండి హం వరకు, సహజము నుండి సందర్భము వరకు ప్రతిలోమ క్రమము అవరోహణ క్రమము. పరమాత్మ నుండి జీవాత్మ వరకు యోగపరంగా సహస్రారము నుండి మూలాధారము వరకు, హం నుండి సో సహ వరకు, సందర్భము నుండి సహజము వరకు అనులోమ క్రమము ఆరోహణ క్రమము. యోగపరంగా మూలాధారం నుండి సహస్రారం వరకు ఈ విధమైన క్రమంగా సోహం హంసః హంసః సోహం అని బహుకాలంగా అజపంగా సహజ సందర్భములను ఈ విధంగా సమ్యక్ దృష్టిని లేక సర్వత్రా సమమై అఖండమైన ఆత్మదృష్టిని సంపాదించుకోవాలి. సుమ ద్రష్టదర్శన దృశ్య తివృత్ ఏకస్వరూపమగు బ్రహ్మమును ధ్యానించాలి. సచ్చిదానందః పరమాత్మావిర్భవతి, క్రమంగా ఈ జీవుడు స్వయముగా సచ్చితానందస్వరూపము సమస్తమునకు పరము ఆవలిది అగు ఆత్మస్వరూపముగా ఆవిర్భావము పొందినవాడు అవగలడు. అట్టి అఖండ అప్రమేయ సమగ్ర అనునిత్య సత్యమగు తత్వవృత్తి లేక తత్వదృష్టి మహత్తరమైనది. వేలాది సూర్యుల కాంతితో సమానముగా ప్రకాశమానమైనట్టిది. పరిపూర్ణ మహాసముద్రమువలే సమస్తమును తనయందు ఏకము చేసుకున్న పూర్ణస్వరూప భావన, జగదనుభవములని తనయందు తరంగములుగా కలిగి ఉన్నట్టి ఆత్మానందసాగర భావన, దర్పణములో దృశ్యములువలె తనయందు జగద్దృశ్యములను స్వకీయ లీలా కల్పన వినోదంగా ప్రతిబింబింపచేసుకొనుచున్నట్టిది. జగత్తులుగా వెళ్లి విరియునది తానే ఈ సమస్తము అయి ఉన్నట్టిది. ఆత్మ నేతి నైషా సమాధ్యః, సమాధి అనగా కొన్ని శ్రాస్త విభాగములు ఇస్తున్న నిర్వచనమును అనుసరించి సమస్త హావభావముల విరామస్థితి. కాని ఆత్మపురుషుడో సమస్త హావభావములు తనవే అయి తాను వాటన్నిటికీ ఆవల ఉన్నట్టివాడై జగత్తులు జగద్భావములు జగద్భావ సమన్వితుడు అగుతివృత్ ఆత్మస్వరూపుడై విరాజిల్లువాడు. కనుక ఆత్మానుభవము సమాధి వంటిది అని పరిమితము చేసి చెప్పలేము. అఖండాత్మానంద భావనకు జగత్ విషయ విరామము యొక్క అగత్యమేదీ లేదు. నైషాయోగ సిద్ధేహ అట్టి ఆత్మానుభూతి యోగాభ్యాసముల తదనంతరము సిద్ధించేదా? కాదు. సర్వదా సిద్ధించే ఉన్న ఆత్మ కొరకై యోగాభ్యాసముల తరువాతనని ఎట్లా అంటాము? అందుచేత ఆత్మానందము యోగసిద్ధి రూపము అని కూడా అనలేము. నైషా మనోలయః ఆత్మయొక్క మననము అనే క్రియావిశేషమే మనస్సు. అట్టి మనస్సుకు మునుముందుగాను మనస్సు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మనస్సు లయించిన తరువాత కూడా ఆత్మ యథాతథము. తరంగము ప్రదర్శనము కాకముందు తరంగము సందర్భముగాను తరంగము లయించిన తరువాత కూడా జలము యథాతథము కదా. ఆత్మనుండే మనోతరంగములు బయల్వెడలి తిరిగి ఆత్మయందే లయిస్తున్నాయి. అందుచేత ఆత్మ మనోలయ రూపము అని అనలేము. ఎందుకంటే మనస్సు ఉన్నా లేకున్నా కూడా ఆత్మ సర్వదా పరము, బియోండ్ మరియు యథాతథము కూడా. జీవ బ్రహ్మైక్యమే ఏకం అఖండం ఆత్మయొక్క స్వాభావిక రూపము. అట్టి ఆత్మయొక్క మహిమా విశేషాలు ఇంకా కూడా ఎట్టివంటే ఆదిత్యవర్ణం తమసస్తు పారే, అది చీకటికి ఆవల సూర్యతేజో విలాసముగా నిత్య ప్రకాశము. అజ్ఞానమునకు సంబంధించక ఆవల అనునిత్య తేజోవిలాసమై వెలుగొందుచున్నట్టిది. జీవాత్మగా కనిపించేదానికి ఆవలగా సాక్షిగా ప్రకాశించుచున్నట్టిది. సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వ అభిధవన్ యదాస్తే. ఉత్తమ బుద్ధి గల ధీరులు ఈ నామరూపాత్మకంగా ప్రదర్శనమగుచున్నదంతా స్వయం ప్రకాశమగు ఆత్మ యొక్క ప్రదర్శనమే, మానిఫెస్టేషన్ ఆఫ్ అబ్సొల్యూట్ సెల్ఫ్ అని గమనిస్తూ దర్శిస్తున్నారు. ధాతా పురస్తాత్ ఆద్యం ఉదాజహార. ఈ విధంగా ధాత బ్రహ్మ భగవానుడు ఇతఃపూర్వమే సృష్టికి పూర్వమే నేను నిర్వర్తించబోవు ఈ సృష్టి అంతా కూడా ఆత్మ యొక్క ఆనంద ప్రదర్శన చమత్కారమే అని ఎలుగెత్తి గానం చేసి సృష్టి కల్పనకు ఉపక్రమించుచున్నారు. సక్రహ ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రహ. అప్పుడు త్రిలోకాధిపతి అగు ఇంద్రభగవానుడు ఈ సమస్తము కూడా ద్రష్టయొక్క కేవల స్వరూపమగు స్వస్వరూపాత్మయే. అనేకంగా స్వకీయ కల్పనచే అగుపించేదంతా ఏకమగు ఆత్మయే అని నిస్సందేహముగా ఎరిగినవారే అట్టి ఆత్మతత్వ జ్ఞానమును పది దిక్కుల మార్మ్రోగేటట్లుగా గానం చేస్తూ వినిపిస్తున్నారు. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. అట్టి స్వస్వరూపమగు ఆత్మ గురించి ఇప్పుడే తెలుసుకున్నవాడు ఇక్కడే జన్మమృత్యువుల పరిధులను అధిగమించి వాటికి సాక్షి అయిన తన యొక్క అమృతత్వమునందు అనుక్షణికంగా స్వానుభవుడు కాగలడు. అట్టి అమృతమగు ఆత్మ గురించి తెలుసుకోవటము తప్పించి ఇక మృత్యువును అధిగమించటానికి వేరే త్రోవయ్యలేదు. యజ్ఞేన యజ్ఞం ఐజంత దేవాహ తాని ప్రథమాన్యాసన్. అట్టి ఆత్మతత్వ జ్ఞాన యజ్ఞమును నిర్వర్తించి దేవతలు అట్టి యజనముచే అమృతతుల్యులై ముక్తులైనారు. ఆత్మజ్ఞాన లక్షణములే ప్రధానములైన గుణములు. అట్టి ఆత్మజ్ఞానముచే జీవులు జీవన్ముక్తులై తత్వవేత్తల స్థానము పొంది ప్రకాశించగలరు. నేను ఎవరు? నేను ఆత్మగా స్వయం ప్రకాశకమగు ఆత్మ సూర్యజ్యోతి స్వరూపుడను, అర్కజ్యోతి శివానంద రూపుడను, సమస్తమునందు నిర్మలమగు ఆత్మగా రసస్వరూపుడనే వేంచేసి ఉన్నవాడను. అఖండమగు ఆత్మజ్యోతిని నేనే. అగ్నియే సమస్త దీపములలో వెలుగుచు కాంతిమయమై ఉన్నట్లుగానే ఆత్మనగు నేనే సమస్త జీవులలో స్వయముగా జ్యోతికే జ్యోతిగా ఆత్మజ్యోతిగా శివోహం అయి వెలుగొందుచున్నవాడను. ఫలశ్రుతి బ్రహ్మదేవులవారు, ఓ ప్రియజనులారా, సమస్త జీవులారా, ఈ మహావాక్యోపనిషత్ విశేషముల సారము అథర్వణ వేదమునకు శిరస్సు వంటిది. ఇందలి తాత్విక పాఠ్యాంశమును అధ్యయనము చేసి హృదయస్థము చేసుకునెదరుగాక. ఉపనిషత్తులు వేదములకు శిరస్సులుగా వర్ణించబడుచున్నాయి. ప్రాతకాలము ఉదయము ఈ ఉపనిషత్తును పఠిస్తే రాత్రి చేసియున్న పాపముల దోషము తొలగగలదు. సాయం సమయములో పఠిస్తే పగరుచేసి యున్న కర్మల దోషములు తొలగిపోగలవు. ఉదయ సాయంకాల సమయములలో ఈ ఉపనిషత్ సత్సంగపూర్వకంగా అధ్యయనము చేస్తూ ఉంటే పాప సంస్కారములన్నీ తొలగి అట్టి అధ్యయనము చేయువాడు పుణ్యకార్యములకు సంబంధించిన ఉత్తమ సంస్కారములు పొందగలడు. ఎవరైతే మధ్యాహ్నకాలంలో సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యనమస్కారములు నిర్వర్తించి ఆ తరువాత ఈ ఉపనిషత్ విశేషాలు ఆదిత్యుని సూర్యుని సమక్షంలో అధ్యయనం చేస్తారో అట్టి వారు పంచమహాపాతక ఉపపాతకముల నుండి ప్రముచ్యులు రిలీవ్డ్ కాగలరు. ఈ ఉపనిషత్ విశేషములు అధ్యయనము చేయువారికి సమస్త వేదముల పారాయణ పుణ్యము లభించగలదు. అట్టివారు మహావిష్ణు సాయుజ్యము పొందగలరు. ఇతి మహావాక్యోపనిషత్. ఓం శాంతిః శాంతిః శాంతిః.